84 ఓ మనస్సు యొక్క పేర్లు. రామ 5వ పాఖ్యానం తరువాత మనస్సు యొక్క స్వరూపాన్ని గూర్చి చర్చిస్తున్నాం. ఆ సందర్భంలో మనోనిరోధానికి ఉపాయాల గురించిన ప్రసక్తి వచ్చింది. వాటి గురించి తరువాత వివరిస్తాను. మనస్సు గురించి తెలుసుకోవలసింది ఇంకా కొంత ఉన్నది, విను. ఆత్మదర్శన ప్రక్రియలో మనస్సే కీలకమైంది, అంతుపట్టనిది కూడా మనస్సే. కనుకనే దీని తత్వాన్ని వివిధ దృక్కోణాలతో పరిశీలించిన పెద్దలు దీనికి 15 పేర్లు పెట్టారు. మనస్సు యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఆయసర్ 131 ఈ పేర్లు అపకరిస్తాయి, కనుక వాటిని విను. 1 మనస్సు, 2 బుద్ధి, 3 అహంకారం, 4 చిత్తం, 5 కర్మ, 6 కల్పన, 7 సంస్కృతి స్మృతి, 8 వాసన, 9 విద్య, 10 విస్మృతి, 11 మలము, 12 ఇంద్రియము, 13 ప్రకృతి, 14 మాయ, 15 క్రియ. ఈ పేర్లను వివరిస్తాను, విను. 1 మనస్సు శుద్ధ చైతన్యం అవిద్యచేత కలుషితమైనది లాగా ఉండి అనేక వికల్పాలను పొంది వాటిచేత అనేక రూపాలను పొందినట్లు కూడా కనిపిస్తూ ఉంటే అప్పుడది మనస్సు అనబడుతుంది. 2 బుద్ధి వికల్పాలు కలిగిన తరువాత భావననుసంధానం చేసి ఇది భూమి, ఇది నీరు ఇత్యాదిగా నిర్ణయాలు చేస్తే అప్పుడు ఆ చైతన్యానికి బుద్ధి అనే పేరు వస్తుంది. 3 అహంకారము ఆ భూమి ఆ నీరు మొదలైనవి విడిగా పడి ఉండక వాటివల్ల ఏర్పడిన దేహాదుల మీద ఆత్మాభిమానం కలిగి నేను ఈ దేహంగా ఉన్నాను, ఈ ఇంద్రియంగా ఉన్నాను అని ఈ రకంగా ఒక ప్రత్యేక సత్తను గుర్తించే స్థితి వస్తే అప్పుడు దానికి అహంకారము అనే పేరు వస్తుంది. భవబంధాలను కలిగించేది ఇదే. 4 చిత్తము పూర్వాపర విచారణ మానేసి సత్యాసత్యాలను నిత్యానిత్యాలను కలగా పులగం చేసుకుంటూ కొన్నింటిని వదిలేసి కొన్నిటిని స్మరించుకుంటూ ఉంటే ఆ దశలో ఆ సంవిత్తునే చిత్తం అంటారు. 5 కర్మ ఆ సంవిత్తు లేని వస్తువులను చూపిస్తూ వాటిని పొందచేసేందుకోసం ఇంద్రియాలను శరీరాన్ని ఇటు అటు కదలిస్తూ అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే అప్పుడు దాని పేరు కర్మ. 6 కల్పన నిజానికి ఆ చిత్పదార్థం అఖండమైనది పరిపూర్ణమైనది, కాని అది తన పరిపూర్ణత్వాన్ని తనే వదులుకొని తనకొక దేహంతో పరిమితత్వాన్ని తనే కల్పించుకుంటూ ఉంటే అప్పుడు దాని పేరు కల్పన. 7 సంస్కృతి స్మృతి ఈ ప్రపంచంలో భోగ్య పదార్థాలు ఉంటాయి, వాటిల్లో కొన్నిటిని ఇప్పటికే అనుభవించి ఉంటుంది, వాటినే మళ్లీ అనుభవించాలని గాని లేదా కొత్త కొత్తవి అనుభవించాలని గాని తపన పడే దశలో ఆ సంవిత్తును సంస్కృతి అంటారు. 8 వాసన భోగాలను అనుభవించేసినాక వాటి యొక్క సంస్కారం అంటుకుంటుంది, అయినా కూడా ఆ సంవిత్తు సూక్ష్మ రూపంతో ఉంటూ తనకంటూ ప్రత్యేక క్రియలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు దాన్ని వాసన అంటారు. 9 విద్య ఆలోచనలు అనేక రకాలుగా సాగుతూ ఉంటాయి, వాటిలో ఒక్కోసారి ఈ కనిపించే భేదాలన్నీ అసత్యాలని అవిద్య వల్లే కలిగాయని జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అలాంటి దశలో ఆ చైతన్యం పేరు విద్య. 10 విస్మృతి తనను తానే మరచిపోయేటట్లు చేసే దశలో దాని పేరు విస్మృతి, అంటే ఆవరణ శక్తి ప్రధానంగా ఉన్న దశలో దాని పేరు విస్మృతి. 11 మలము లేని పోని కల్పనలు చూపించే దశలో దాని పేరు మలం, అంటే విక్షేపశక్తి ప్రధానంగా ఉండే దశలో మలం. 12 ఇంద్రియము అదే చైతన్యం శ్రవణ స్పర్శన దర్శనాదుల చేత జీవుడుగా ఉన్న పరమేశ్వరుణ్ణి ఆనందపరుస్తూ ఉంటే ఆ దశలో దాని పేరు ఇంద్రియం. 13 ప్రకృతి లోకల్లో కనిపించే పదార్థాలన్నిటికీ ఉపాదాన కారణము నిమిత్త కారణము కూడా ఆ ఆయసర్ 132 చైతన్యమే. అందువల్ల దృశ్య పదార్థాలను నిర్మించే దశలో ఆ చైతన్యాన్ని ప్రకృతి అంటారు. 14 మాయ అక్కడ ఉన్నది చైతన్యం, అయితే మనకు దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయి, చైతన్యం కనిపించడం లేదు. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే దశలో ఆ చైతన్యాన్నే మాయ అంటారు. 15 క్రియ చూడటం వినటం తాకటం రుచి చూడటం, వాసన చూడటం అనే కర్మల ద్వారా లోకల్లో కార్య కారణ సంబంధాన్ని నెలకొల్పే దశలో ఆ చైతన్యాన్ని క్రియ అంటారు. అంటే ఒకడు మట్టి ముద్దను చూసి, కుండను కూడా చూసి, ఈ రెంటిలోనూ గల ధర్మాలను చూసి ఈ దర్శనం చేత కుండకు మట్టే కారణం అని కార్యకారణ భావాన్ని నెలకొల్పుతున్నాడు. ఈ దశలో ఉన్న చైతన్యానికి క్రియ అని పేరు. అందువల్ల లోకల్లో వీడు దర్శన క్రియ చేస్తున్నాడు అనే వ్యవహారం ఏర్పడుతోంది. రామ, పండితులు ఆయా లక్షణాలను పురస్కరించుకొని మనస్సుకు ఇంకా అనేక పేర్లు పెట్టారు. ప్రాధాన్యత దృష్టితో ఈ 15 నీకు చెప్పాను.